24 విద్యాధరి. వశిష్ఠుడు, రామ, నేనెల వింత వింత లోకాలను వెతుక్కుంటూ పోగా పోగా చాలాసేపటికి ఒకచోట నాకు వినిపించిన శబ్దం మెల్లమెల్లగా స్పష్టం కావడం మొదలైంది. అక్కడ ఎవరో ఒక ఆర్యావృత్తంతో నన్నే స్తుతి చేస్తూ గానం చేస్తున్నారు. ఆ పాట ఐసర్వ్ 43 అసదుచిత రిక్త చేతన సంస్కృతి సరితి ప్రముహ్యమానాం అవలంబన తటవిటపిన మభినోమి భవంతమేవ మునే నీ లొట్ వొట్స 60-9 అసత్పురుషులకు ఉచితమైన రాగద్వేషాది దోషాలు బొత్తిగా అంటని చిత్తం గల ఓ మహర్షి, మోహవశాన సంసారమనే నదిలో కొట్టుకుపోయే జీవుల చేతికి దొరికిన ఒడ్డుమీది చెట్టు వంటివాడవు నువ్వు, నీకే నా నమస్కారం. డోట్. ఈ పాట విని నేను ఆ దిక్కుగా ఇంకా ముందుకు పోగా లక్ష్మీదేవిలాగా ఉన్న సుందరాంగి ఒకామె నాకు కనిపించింది. ఆమె నన్ను చూస్తూనే మందహాసం చేస్తూ నా దగ్గరికి వచ్చి పక్కన నిలబడి మళ్లీ ఈ పాటే పాడింది. నేను కొంచెం నిలిచి ఆమెను, ఆమె మాటను గమనించి ఆడవాళ్లతో మనకేం పనిలే అని అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయాను. ఆ తరువాత ప్రపంచంలో ద్వంద్వమయంగా కనిపించే మాయను గురించి ఆలోచించి ఆమెను గూడా లక్ష్యపెట్టకుండా వదిలేసి ఆకాశంలో ముందుకు వెళ్లిపోయి మళ్లీ రకరకాల ప్రపంచాలను చూడడం మొదలుపెట్టాను. అలా చూడగా చూడగా నాకేమీ అర్థమైందంటే, చితి సర్వం చితస్సర్వం, చిత్సర్వం సర్వతశ్చ చిత్, చిత్సత్ సర్వాత్మికేత్యేతత్, దృష్టం తత్ర మయాఖిలం నీ డొట్ ఉడర్స 60-23. అన్ని రకాల ప్రపంచాలు చైతన్యంలోనే ఉన్నాయి, అవి చైతన్యంలోంచే వస్తున్నాయి, అవన్నీ చైతన్యమే, అన్ని వైపులా చైతన్యమే ఉంది, ఆ చైతన్యమే అసలైన సత్పదార్థం, అదే సర్వస్వరూపం. ఈ విషయాన్ని నేనప్పుడక్కడ ప్రత్యక్షంగా చూశాను. అయినా మళ్లీ ఆకాశంలో తిరిగి చాలా లోకాలను చూశాను. నాకు మళ్లీ ఆ విషయమే మరింత స్పష్టపడింది. స 60 శ్రీరాముడు, గురుదేవ, ఉన్నదంతా శుద్ధ చైతన్యమే. అయితే చైతన్యమనబడే ఆ శుద్ధ పరబ్రహ్మే సంసారి అయిన జీవుడిగా వచ్చాడని, వాడికే జ్ఞానం కలిగితే ముక్తి లభించిందని చెప్పాలి. ఆ ప్రథమ జీవుడి పేరు హిరణ్యగర్భుడు గదా. ఆయనకు జ్ఞానం ద్వారా ముక్తి కలిగితే అప్పుడు ఆయనతో పాటు ఆయన కల్పించిన జీవులందరికీ ఒకేసారి ముక్తి వచ్చేయాలిగదా. అలా ఒక్క హిరణ్యగర్భుడికి ముక్తి వచ్చేస్తే ఆయనతో పాటు అప్పటి జీవులంతా ముక్తిలోకి వెళ్లిపోతారు గనుక ఇక అజ్ఞాన జీవి మెగలడు కనుక మళ్లీ ఇక సృష్టి రారదు. కాని సృష్టి కనిపిస్తోంది కదా, ఇది ఎలా వచ్చింది? వశిష్ఠుడు, నీకు ఒకసారి నిద్రవల్ల స్వప్నం వచ్చింది, నీకు నిద్రపోయింది, నీ స్వప్న ప్రపంచం మొత్తానికి మోక్షం వచ్చేసింది, కాని నీలో సంస్కారాలు మిగిలి ఉన్నాయి, అందువల్ల మర్నాడే మరో స్వప్న ప్రపంచం వచ్చేస్తోంది. నీ దృష్టిలో గడిచిన స్వప్నము సత్యంగాదు, కొత్త స్వప్నము సత్యంగాదు. నీ కొత్త స్వప్న జీవుడి దృష్టిలో మాత్రం ఆ ప్రపంచం సత్యమే. అలాగే ఈ ప్రపంచమంతా శుద్ధ చైతన్యంలో హృదయ రూపంగా అంటే సంస్కార రూపంగా ఉంది. ఈ ప్రపంచంలో ఉండే జీవుడి దృష్టిలో ఇది సత్యం, ముక్తుడైనవాడు సత్యం తెలుసుకొని ఇది ఐసర్వ్ 44 అసత్యంరా అని చెబుతాడు. అయినా వీడు నమ్మడు. ఇద్దరు మిత్రులున్నారు, ఇద్దరూ ఆకాశంలో జానడంత చంద్రుణ్ణి చూస్తున్నారు. ఇంతలో వాళ్లల్లో ఒకడికి ఏదో యోగశక్తి కలిసి వచ్చి ఆకాశంలో ఎగరడం చేతనయింది. అతను చంద్రమండలం మీదకు వెళ్లి పరిశీలించి చూసి తిరిగి మిత్రుడి దగ్గరికి వచ్చి, చంద్రుడు జానడంత చిన్నవాడుగాదురా, చాలా విశాలమైన గోళం అని చెప్పాడు. అయినా రెండవవాడికి చంద్రుడు జానడంతటివాడే అనే ఆలోచన పోదు. పైకి వెళ్లి వచ్చినవాడికి కూడా చంద్రుడు జానడివాడిలాగానే కనిపిస్తున్నాడు. అయినా సరే వాడు చంద్రుడు చిన్నవాడని ఒప్పుకోడు. ముక్తుడికి బద్ధుడికి ఉండే తేడా ఇలానే ఉంటుంది. కనుక రామ, హిరణ్యగర్భుడికి ముక్తి కలిగినా బద్ధజీవుడి దృష్టిలో సృష్టి కొనసాగుతూనే ఉంటుంది. గమనిక, ఈ 61వ సర్గలో వాల్మీకి మహర్షి కొంత గద్యను కొంత పద్యాన్ని కలిపి నడిపాడు. స 61 శ్రీరాముడు, సరే గురుదేవా, మీకు కనిపించిన ప్రపంచాలలో మీరు ఆకాశంలో పక్షిలాగా పరిమిత స్వరూపంతో తిరిగారా? లేకపోతే అపరిచ్ఛిన్న వ్యాపక భావనతో అంతా చూశారా? వశిష్ఠుడు, నేనప్పుడు వ్యాపక స్వరూపంతోనే ప్రపంచాలను చూశాను. అంటే నాలోనే నేను ఆ ప్రపంచాలను చూశాను. నేనేగాదు, లోకంలో ఉండే సామాన్య జీవుడు కూడా తన్ను తాను కళ్లతో చూసుకుంటున్నాడా? లేదు, తన మామూలు కళ్లతో సహా తన శరీరం మొత్తాన్ని తన చైతన్య నేత్రంతో చూసుకుంటున్నాడు. ఈ విషయం బాగా అర్థం కావడం కోసం చెట్టును ఉదాహరణగా తీసుకో. చెట్టుగా ఉన్న జీవి తన దేహాన్ని తను గుర్తించుకుంటున్నాడా? లేదా ఆకులు, రెమ్మలు, కొమ్మలు కలిగి ఉన్న తన స్వరూపాన్ని ఆ జీవి తన చైతన్య నేత్రంతోనే గుర్తిస్తున్నాడు. అలాగే నేను కూడా నా చైతన్య నేత్రంతో ఆ లోకాలన్నిటినీ నా అవయవాలుగా చూశాను. అప్పుడేమిటి, ఇప్పుడు కూడా సమస్త ప్రపంచాన్ని అలాగే చూస్తున్నాను. నేనే కాదు, వివేక జ్ఞాన సంపన్నులంతా ఇలాగే చూస్తున్నారు. శ్రీరాముడు, గురుదేవ, మీరిలా ప్రపంచాలను చూస్తూ ఉండగా ఆ పాట పాడిన మహిళామణి ఏమి చేసింది? వశిష్ఠుడు, ఆమె చిదాకాశ స్వరూపురాలే, అలా పాట పాడుతూనే నా ప్రక్కకు వచ్చి నిలబడింది. అందుకే ఆమెను నేను మామూలు స్థితిలో చూడలేకపోయాను. సమాధిలోకి వెళ్ళి నేను కూడా చిదాకాశ రూపాన్ని సంపాదించుకున్నాకే చూడగలిగాను.